ఒక సన్యాసి మతి భ్రమ. నాకు ఖచ్చితమైన రీతిలో జ్ఞాపకం ఉంది. ఒక చరణము శబ్దము లేని రాత్రిపూట నేను ఒక గొంతుకు విన్నాను, నేను నీతో ఉన్నాను అని. నేను శ్రద్ధగా విన్నాను, పారవశించిందేను. ప్రకృతిలో స్వరాలను మేడటం నాకేమీ కొత్త కాదు. నేను మృదువైన సంగీతం, దాంతో పాటు ప్రకృతి యొక్క కర్కశ స్వరాలను వినడం మొదలుపెట్టాను. ప్రకృతి ఎప్పుడు స్వర సామరస్యం కలిగి ఉండదు. చిరాకు కలిగించే వ్యత్యాసాలతోనూ గందరగోళాలతోనూ కూడా ఉంటుంది. సంగీతం కూడా అలాగే ఉంది. పొంగిపొరలే వాన నీరు, గొప్ప ధ్వని చేస్తున్న గాలుల గుణాలతో ఉన్న ఎడతగిన శబ్దం, దాన్ని వర్ణించడం ఎంత అసాధ్యం అంటే అసాధ్యం అంతే. అది శీతాకాలపు ఆఖరి రోజులు. నేను మెల్లగా కడుపి నా కిటికీ రెక్కలు తెరిచాను. నాకెవరూ కనిపించలేదు, వినడానికి ఏమీ లేదు, గాలి లేదు, ఏమీ లేదు. ఏమీ లేదంటే లేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది అని నేను ఆలోచించాను. ఇది నిర్వివాదం. నేను పర్యటకాలు కంటున్నానన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. దీని వచ్చలో నేను నిద్రపోయాను. మర్ర వెంటనే ఈ కథ నిలిచిపోయింది. ఈ సమయంలో నేను లేచిపోయాను. అదే చరణం లేని రాత్రి, అంతే చరణం లేని వెన్నెల. ఈ కళ వాస్తవికతకు సమానమైన స్థితిని రూపకల్పన చేస్తున్నట్టు నాకు అనిపించింది. దానిలో అది ఒక తెలియని స్థితిని సృష్టిస్తున్నది. ఆ రాత్రి ప్రతిదీ ఎంతో వాస్తవం. నేను రెండు వాస్తవాలను బొట్టాబొట్టుగా వేరు చేయలేను.